ఊఠ సద్గురు జోపకషియే సిద్ధరామదేవా సిద్ధరామదేవా ప్రభాత జాలి ఉఠాలౌకరి ముఖ చంద్ర దావా ప్రభాత జాలి ఉఠాలౌకరి ముఖ చంద్ర దావా మీ పణ ఘేవుని మాథా మీ ఘోరత మీ పడలో ఘోరత మీ పడలో తవ బోధాచి ప్రభాన పడతా భవజల దీబుడలో తవ బోధాచి ప్రభాన పడతా భవజల దీబుడలో ఊఠ సద్గురు జోపకషియే సిద్ధరామదేవా సిద్ధరామదేవా ప్రభాత జాలా ఉఠాలౌకరి ముఖ చంద్ర దావా ప్రభాత జాలా ఉఠాలౌకరి ముఖ చంద్ర దావా ఊఠహరాయ అజ్ఞ జనాంచి తమా జ్ఞాన సూర్యా తమా జ్ఞాన సూర్యా కితి వేళ జాహలా పాహతి వాట తుజీరాయా కితి వేళ జాహలా పాహతి వాట తుజీరాయా హా ఊఠ సద్గురు జోపకషి సిద్ధరామదేవా సిద్ధరామదేవా ప్రభాత జాలా ఉఠాలౌకరి ముఖ చంద్ర దావా ప్రభాత జాలా ఉఠాలౌకరి ముఖ చంద్ర దావా నిజ బోధానే తృప్త హోణి స్వస్థ కసా నిజలా స్వస్థ కసా నిజలా ఊఠ జడ్కరి తృప్త కరి జన దయా తుజలా ఊఠ జడ్కరి తృప్త కరి జన దయా తుజలా హా ఊఠ సద్గురు జోపకషియే సిద్ధరామదేవా సిద్ధరామదేవా ప్రభాత జాలా ఉఠాలౌకరి ముఖ చంద్ర దావా ప్రభాత జాలా ఉఠాలౌకరి ముఖ చంద్ర దావా ఆపణ జాలా తృప్త తరీ హే నవలకాయ తుజలా నవలకాయ తుజలా ఆత్మతృప్త కరి సకలా ఉఠిరే ఉషిర బహు జాలా ఆత్మతృప్త కరి సకలా ఉఠిరే ఉషిర బహు జాలా హా ఊఠ సద్గురు జోపకషి సిద్ధరామదేవా సిద్ధరామదేవా ప్రభాత జాలా ఉఠాలౌకరి ముఖ చంద్ర దావా ప్రభాత జాలా ఉఠాలౌకరి ముఖ చంద్ర దావా ద్రౌలా మాజా ప్రభు ఐకుణి దీన కరుణ వచనా దీన కరుణ వచనా దత్తాత్రయ సందేహ మిటవిల సిద్ధరామరాణా దత్తాత్రయ సందేహ మిటవిల సిద్ధరామరాణా ఊఠ సద్గురు జోపకషియే సిద్ధరామదేవా సిద్ధరామదేవా ప్రభాత జాలా ఉఠాలౌకరి ముఖ చంద్ర దావా ప్రభాత జాలా ఉఠాలౌకరి ముఖ చంద్ర దావా